శివకృత రామస్తోత్రము. శ్రీ మహాదేవ ఉవాచ. యుద్ధకాం 15వ సర్గ. నమోస్తు రామాయ ససక్తికాయ నీలోత్పల శ్యామల కోమలాయ కిరీట హారాంగద భూషణాయ సింహాసనస్థాయ మహాప్రభాయ త్వమాద మధ్యాంత విహీన ఏక సృజ స్యవస్యత్సిచ లోకజాతం స్వమాయయాతేన నలిప్యసేత్యం యత్సే స్ఖేజస్రరతో నవద్యం లీలాం విధత్సే గుణ సంవృతస్థ్యం ప్రపన్న భక్తాను విధన హేతోహ నానావతా రయస్సురమానుష్ఠాద్యై ప్రతీయ సేజ్ఞానిభిరేవు నిత్యం స్వాంసేనలోకం సకల విధాయతం బిభర్షిచత్వం తదదహ ఫణీశ్వరః ఉపర్యధో భాన్వని లోడు పోషధి ప్రవర్ష రూపో రెండు వసినే కథా జగత్ త్వమిహ దేహ భూతాం సిఖి రూపః పచసి భుక్తమశేష మజస్రం పవన పంచక రూప సహా యజ గదఖండమనేన బిభర్షి చంద్ర సూర్య సిఖిమధ్యగతం యత్తేజ ఈశచి దశేషతనునా ప్రాభవత్త సుభృతామహతైర్యం శౌర్యమాయురఖిలం తవసత్వం. 55. త్వం విరించి శివవిష్ణు విభేదాత్కాలకర్మససి సూర్యవిభాగాత్ విదినాం పృదగివేశ విభాసి బ్రహ్మ నిశ్చితమనన్యదేహికం. 57. 56. మత్స్యాదరూపేణ యథాత్వమేక సుశుతోపురాణేషు చ లోకసిద్ధ తథైవ సర్వం సదసద్విభాగస్త్వమేన నాన్యద్భవతో విభాతి యద్యత్సముత్పన్నమనంత సృష్ట ఉత్పత్స్యతే యశ్చ భవత్సయచ్చ నదృశ్యతే స్థావరగమానౌ త్వయా వినాతః పరతః పరస్త్వం తత్వం నజానంతి పరమాత్మనస్తే జనాశ్రుమస్తాస్తవమాయ త్రిండుతః త్వద్భక్తి సేవామల మానసానాం విభాతితత్వం పరమేకమైసం బ్రహ్మాదేయస్తే నవిదుస్వరూపం తతో బుధస్త్వామిదమేవ రూపం భక్త్వా భజన్ముక్తి మూపైతి దుహఖః చిదాత్మత్వం బహిరర్థభావాః అహంభవన్నామగౌణన్ కృతార్థి వసామి కాశ్యామనిసం భవాన్యా ముమూర్షమాణస్య విముక్త యేయోహందిసామి మంత్రం తవ రామనామ ఇమం స్తవం నిత్యమనన్యభక్త్యా శృణ్వంతి గాయంతి లిఖంతి ఏ వై తే సర్వసౌఖ్యం పరమంగళద్వా భవత్పదం యాంతు భవత్ప్రసాదాత్. 63. శ్లో 51-63 వరకు తాత్పర్యము. నల్ల కలువరంగుగల కిరీట హారాంగద భూహనములు కలవాడును మాయాశక్తి యగు సీతతో సింహాసనగతుడై మహాతేజస్సుతో వెలుగుచున్న రామునకు నమస్కారము. నీవు ఆదిమధ్యాంతములు లేనివాడవు, అద్వితీయుడవు. మాయచే సృష్టి స్థితి లయములు చేదువు అయినను నీవెల్లప్పుడూ ఆత్మానందమున తేలిచు నిర్దోషుడవై యుందువు. అకర్మములు నిన్నంటవు, మాయాగుణములతో కూడినవాడవై భక్తులకు ఉపకారము చేయు నిమిత్తమై దేవ మనుష్యరూపములగు నానావతార రూపముల నెత్తి లీలలు చేయుచుందువు. జ్ఞానులు మాత్రమే నిన్ను తెలియగలరు. నీవు నీ యంసచేత సమస్త ప్రపంచమును నిర్మించిదాని క్రిందుగా అది శేషుడవై మోయిచున్నావు. సూర్యుడు, వాయువు, చంద్రుడు, ఔషధులు, మేఘము మొదలగు రూపముల అనేక విధములుగా రక్షించుచున్నావు. నీవిలోకమున జఠరాగ్ని రూపుడవై పంచప్రాణముల సహాయముతో ప్రాణులచే భక్షింపబడిన అన్నమును ఎల్లప్పుడూ పక్వము చేయుచున్నావు. అటుల సమస్త ప్రపంచమును పోషించుచున్నావు. ఈశా, చంద్రుని యొక్కయు సూర్యుని యొక్కయు అగ్ని యొక్కయు మధ్యనున్న తేజస్సేది కలదో సమస్త శరీరముల యొక్క చైతన్యమేది కలదో ఈ లోకమందు ప్రాణుల యొక్క ధైర్యము పరాక్రమము బ్రతుకును ఏది కలదో అది సమస్తమును నీ యొక్క సత్తయే స్వామి. నీవు శివ విష్ణు బ్రహ్మలను భేదము వల్లను కాలము కర్మము చంద్రుడు సూర్యుడను భేదము వలనను వాదము చేయు. వారులకు వేరైన వానివలె తోచున్నావు. 148. ఈ విషయమందు తనకన్న వేరేదియు లేదనియు అద్వితీయమైన నీవేనుట సత్యము. మత్స్యాది రూపమున దశావతారముల నెత్తి తివని పురాణములు చెప్పుచున్నవి. అట్లే సత్తు అసత్తు అను ప్రపంచము నీవే. నీకన్న ఇతరమేదీ లేదు. అనంత ప్రపంచమందు ఏదేది పుట్టినదో పుట్టగలదో స్థావర జంగమాదులందు ఏదీయును నీకన్న వేరు కాదు. కావున నీవు ప్రకృతి కన్నను జీవన కన్నను పరుడవు. జనులందరూ నీ యొక్క మాయచిత పరమాత్మయ్యగు నీ యొక్క పరమార్థ రూపమును తెలియరు. నీ భక్తుల సేవించువారు మాత్రము నిర్మల మనస్కులు మాత్రము నీ పరమాత్మ రూపమును తెలియగలరు. బ్రహ్మాదులు బాహ్యావిషయములయందు మనస్సు గలవారే నీ స్వరూపమైన జ్ఞానస్వరూపమైన ఆత్మతత్వమును ఎరుగరు. అందువల్ల అజ్ఞాని ఈ రూపమునే ధ్యానించి నిన్ను భక్తితో సేవించి దుహఖరహితుడై ముక్తిని పొందుచున్నాడు. నేను నీ నామమును స్మరించుచూ భవానితో కూడి కృతార్థుడనే కాశీ పట్టణమున నివసించుచున్నాను. అచ్చట మరణించువానికి మోక్షప్రాప్తికై రామనామ మంత్రమును ఉపదేశించుచున్నాను. ఈ స్తోత్రము నెవరు ఏకాగ్ర భక్తితో ఎల్లప్పుడూ శ్రవణము చేయుదురో గానము సేయుదురో వ్రాయుదురో వారలు నీ అనుగ్రహము వలన సర్వసౌఖ్యములను అనుభవించి అంతమున వైకుంఠమును పొందెదరుగాక. లోక కంటకులైన రాక్షసుల సంహరించి భూభారమును తొలగించినందులకు బ్రహ్మాది దేవతలు రాముని స్తుతించి రామునిచే అభినందింపబడి రామధ్యాన తత్పరులై తమ తమ నిలువులకు పోయిరి. రాముడు పట్టాభిషేకానంతరము అర్హులైన వారందరికీ విరివిగ బహుమతులనిచ్చెను. అంగదునకు సుగ్రీవునికి మణిహారము బాహుపురులనిచ్చెను. చంద్రకోటి ప్రభలుకల హారమును సీతాదేవికిచ్చెను. ఆమె రాముని ఇందిత మెరిగి దానిని హనుమకిచ్చెను. రాముడు 149 మారుతిని ఏదేని వరము కోరుకోమనెను. అప్పుడు ఆంజనేయుడు రామచంద్ర, ఈ ప్రపంచమున నీ పేరెంతకాలము నిలుచునో అంతకాలం నా దేహముండుగాక అని ఎడిగెను. అప్పుడు సీత హనుమతో, ఓ మారుతి, నీవెక్కడ ఉంటావో, అచటికి సమస్త భోగములు నీ వద్దకు వచ్చును అని చెప్పెను. ఆంజనేయుడు తపస్సు చేసుకొనుటకు హిమవత్పర్వతమునకు పోయెను. రాముడు గుహుని సత్కరించెను. సుగ్రీవ విభీషణాదులందరూ తమ తమ నెలవులకు పోయిరి. లక్ష్మణునకు ఇష్టము లేకపోయినను రాముడు సౌమిత్రిని యువరాజుగా చేసెను. రామరాజ్యములో ఎవరికినీ ఏ విధమైన దుహకము లేదు. ముగచోర రోగ మృత్యు భయములు లేవు. సకాలవశములుండెడివి ప్రజలు ధర్మవర్తనులైరి. రాముడు బహుకాలము రాజ్యము చేసెను. మహాదేవుడగు శివుడు రాము నీ వేద ప్రతిపాదిత బ్రహ్మమని తెలుసుకొని ఈ అధ్యాత్మ రామాయణమును పార్వతికి చెప్పెను. దీనిని ఎవరు ఏకాగ్రతతో వినెదరో ఆనందముగా పఠింతురో వారికి సమస్త కోర్కెలు తీరును. పాపములు నశించును,